ఏనాడు నాలో జరగంది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాల లోకం రమ్మంది క్షణమిలాగింది నింగిలేలా ఏకం కాగా ఈ క్షణమిలాగింది ఈనాడే ఏదో అయ్యో